161 హకారార్థ సం ధా హకారార్థ హకారస్య ఆకాశ బీజస్య అర్థ అర్థ స్వరూప చైతన్యం ఆకాశ విగ్రహేత్యర్థః ఆకాశో హనై నాను నామరూపయో నిర్వాహితాతే ఓం హకారార్థాయే యదంతరా తద్బహ్మ ఇతి శ్రుతేః నమః ఆం వి ఆకాశబీజమైన హవర్ణమునకు అర్థము స్వరూప చైతన్యము కావున దేవి ఆకాశ విగ్రహాయని స్తుతింపబడుచున్నది. ఈహ బీజము పంచదశి మంత్రము నందలి ద్వితీయ కూటములోని చతుర్థవర్ణము ఆకాశబీజమైన హకారము పరమేశ్వరి స్వరూప చైతన్యవాచక బీజమని తెలియవలెను. 243 శంకర గ్రంథరత్నావళి.